ప్రాణమా వారణ నిర్దేత ఆదా వృణే మహా ఇవా నామాత్మా భ్రమాయ హయ సోమానాం ప్రణా బ్రహ్మణస్పదాయ సంభ్రాజా

ఆ

ఆస్యాయ స్వామేతాయ గాయ వాయ జనాయ జనాయ Yeah.